పొందని అనురాగం పొందగలిగాను లే. ఇది తొలి పొద్దులే నా అందానికి, ఇది తొలి పొద్దులే నా అందానికి, ఇక తుది ఎరుగని నా కళ్ళకు ఒక కమ్మని రూపం దొరికింది. బ్రతుకు వీణపై రాగమాలిక పలికింది. ఏ గాలి ఎదిరచినా, ఏ గాలి ఎదిరచినా, నా జీవన నా ఒక్కు కోరిన తీరో దొరికింది. వేకువల్లేని చీకటి గుడిలో, వేకువల్లేని చీకటి గుడిలో, దైవమే దీపమై మై వెలిగింది. అందని ఆకాశం పొందగలిగానులే. ఇది తొలి పొద్దులే నా అందానికి, ఇది తొలి పొద్దు.